కృష్ణ యజుర్వేదాంతర్గత 5 ఏకాక్షర ఉపనిషత్ అధ్యయన పుష్పము. తపోధ్యాన ఉపాసనాదులను చక్కగా నిర్వర్తిస్తూ ఒకానొక శిష్యుడు బ్రహ్మతత్వము గురించిన పరిజ్ఞానము కొరకే భక్తి ప్రపత్తులతో కూడిన హృదయుడే నమస్కరించుచున్న ముకుళిత హస్తములతో సద్గురువగు మహర్షిని సమీపించి పాదాభివందనములు సమర్పించారు. మహర్షి బిడ్డ, సహజాత్మానంద స్వరూప, నీకు శుభమగుగాక. చెప్పవయ్యా, ఏమిటి విశేషము? శిష్యుడు మహాత్మ, కోహం, నేనెవ్వరు? ఈ విషయము తెలుసుకోవటానికే సద్గురువరేణిలగు మిమ్ములను శరణు వేడుచున్నాను. తత్వం, తత్వదర్శనం. మహర్షి, స్లో ఏకాక్షర సమారుఢం సర్వాత్మకం అఖండితం సర్వవర్జిత చిన్మాత్రం త్రిపాత్ నారాయణం భజే. ఏకమూత్ అక్షరము అగు ఏ పరమాత్మ పరాకాష్ఠ పదమునందు ఆరుఢులే ఉన్నారో, ఎవ్వరు అఖండము సర్వాత్మకము అయి ఉన్నారో, ఎవ్వరు తెలియబడునంతటినీ దాటినట్టి కేవల చిన్మాత్ర స్వరూపులు అయి ఉన్నారో, అట్టి శ్రీరామచంద్రమూర్తిని భజించున్నాను. నాయనా, నేనెవ్వరు ఫని అడుగుచున్నావు? మంచిదే. నీకు సంబంధించిన ఏ వివరములను నీవు తెలుసుకోతలచావు? శిష్యుడు, స్వామి, నా యొక్క సహజము సత్యము నిత్యములగు స్వరూప స్వభావములు ఎట్టివి? నేను జీవాత్మవా, పరబ్రహ్మమునా, మరింకేదైనానా? దయచేసి సత్యదృష్టితో నిర్వచించి చెప్పండి. మహర్షి నాయన, నీవు అడిగిన ప్రశ్నకు మహర్షుల స్వానుభవ ప్రవచనమగు భారతీయ జ్ఞానమునందు రతింపజేయు తత్వశాస్త్రము సుస్పష్టముగా నిర్దిష్టముగా సమాధానము చెప్పుచున్నది కదా. తత్వం ఏవ ఇతి సశాస్త్రీయ సవివరణమితి తత్వశాస్త్రం. నీకు జీవాత్మగా అనుభవముగుచున్నదంతా సందర్భ సత్యము మాత్రమే. అనేక నాటకములలో నటించు ఒక మహానటునికి సంబంధించిన తాను ఇప్పుడు నటించే ఒక పాత్ర విశేషములు ఎటువంటివో నీకు సంబంధించి ఈ వర్తమాన జగత్తులో కనిపించే జీవాత్మత్వమంతా అటువంటిది మాత్రమే. నీ సహజ రూపము సర్వదా పరబ్రహ్మమే. పరబ్రహ్మము సర్వదా ఏకము అక్షరము అయి ఉన్నది. అట్టి ఏకాక్షర స్వరూపమునకు నీవు వేరుగా ఎట్లా ఉంటావు? ఒకవేళ వేరుగా ఉంటే అది ఏకము ఎట్లా అవుతుంది? కనుక నీవు, నేను, వారు, వీరు, మనమంతా ఏకాక్షర స్వరూపులమే. అనగా ఏ క్షణమందు కూడా అనేకము కానట్టిది, సర్వదా ఏకమే అయినట్టిది, నాశనము అను ధర్మమే లేనట్టిది, అక్షరము అగు పరబ్రహ్మమే నీవు. పరబ్రహ్మమునకు నీవు నేను మొదలైన ఖండత్వమే లేదు. కనుక తత్వం, నీవు సర్వదా పరబ్రహ్మమువే. శిష్యుడు, తత్వం సోహం శబ్దములచే నాకు వేదోపనిషత్తులు ఎలుగెత్తి గుర్తుచేస్తున్న నా యొక్క సహజమగు నిత్యమగు స్వస్వరూపమే అని చెప్పబడుచున్న పరబ్రహ్మము ఎట్టిది? ఏమై ఉన్నది? నాకు బోధించవలసినదిగా మిమ్ములను శరణు వేడుతూ అర్థిస్తున్నాను. మహర్షి అట్లాగా అయితే నీకు, నాకు, ప్రతి ఒక్క శ్రోతకు, ప్రతి ఒక్క జీవునికి కూడా సంబంధించిన పరమ సత్యము సహజ సత్యము తత్ అగు పరబ్రహ్మము గురించి త్వం వివరణపూర్వకంగా కొన్ని విశేషాలు చెప్పుచున్నాను. శ్రద్ధగా వినిదవుగాక. నీవు త్వం సర్వదా పరబ్రహ్మ స్వరూపుడవే అయి ఉన్నావు. తత్వం అసి సోమ చంద్రమనో రూపుడవై దేహములోని సుషున్నానాడి యందు ఏకంఖండ స్వరూపుడుగా వెలుగొందుచున్నావు. ఈ కళ్లకు కనబడుచున్న విశ్వమంతా ఏ స్థానములో ఏర్పడినదే ఉన్నదో అది నీ ఆత్మస్వరూపమే. కేవలాత్మవైయున్న నీవు నీయందు నీవే, నీకు అన్యము కానట్టి జగత్ కల్పన చమత్కారమును ఆస్వాదిస్తున్నావు. నీ సహజ స్వరూపము సర్వదా బ్రహ్మమే. అందచేత పంచభూతముల సకల భూతముల నియామకుడవు, బ్రహ్మము అయి ఉన్నట్టి నీవే జగత్తురూపుడవు కూడా. జగత్తు జగత్తులో కనిపించే నీ జీవాత్మత్వము కేవలము నీ పట్ల సందర్భ సత్యము మాత్రమే. జన్మకర్మలకు కూడా మునుముందే ఉన్న సత్స్వరూపుడవు కాబట్టి కేవల పురుషకారమువు. ఆది పురుషుడవు, ఆది నారాయణుడవు, ఇతః పూర్వము ఇప్పుడు కూడా యథాతథమై సర్వమునకు పురుషకార స్వరూపుడవై ఉన్నావు. కనుక పురాణ పురుషుడవు. మేఘము నుండి వర్షధారలు కురీచున్న తీరుగా ఈ కనబడే జీవులంతా వర్షిస్తున్నది నీ ఆత్మస్వరూపము నుండే. అందుచేత కూడా పురాణ పురుషుడవుగా చెప్పబడుచున్నావు. అనేకముగా కనిపిస్తూ కూడా సర్వదా ఏకస్వరూపుడవే అయి ఉన్నావు. సర్వజీవులలో వేంచేసియున్న ఆత్మస్వరూపుడవు కాబట్టి సర్వాత్మకుడవు. సర్వభువనములకు భావనారూప పరిపోషకుడవు, సంరక్షకుడవు. సజాతీయ విజాతీయ భేదమనున్నది ఏమీ లేనట్టివాడవు. కనుక ఏకస్వరూపుడవు. విశ్వము అనురచనా వ్యాసంగమునందు లేక కల్పనా వ్యవహారమునందు నిమగ్నమై యుండి కూడా నీవు సర్వదా విశ్వమునకు వేరైనవాడవు. అయితే విశ్వము నీస్వరూపమే. ఇక్కడి సృష్టిస్థితలయలు నీ క్రియా విశేషాలే. సృష్టించుట అను పురుషకార, క్రియావిశేషమునకు సృష్టికర్త అను కర్తృత్వ పదవిని అలంకరించియున్నది ఆత్మస్వరూపుడవైన నీవే. సృష్టి రచయితవు. నీ కల్పన అగు సృష్టి యొక్క రాకపోకలన్నీ ఎరిగి ఉన్నవాడవు. దీనికంతటికీ కవివి, శ్రేష్ఠుడవు. అంతేకాదు, ఈ భువనములంతటికీ నాథుడవు, యజమానివి కూడా. ఈ సృష్టి అంతా నీకు లీల, క్రీడ. సృష్టికి ప్రారంభము, కొనసాగింపు, ముగింపు, పునః ప్రారంభము, ఇవన్నీ క్రీడా వ్యాసంగము వలె నీయందే జనిస్తున్నాయి. నీవు జన్మిస్తూ కూడా జన్మరహితుడవు. ఆత్మానంద విన్యాసముగా దీనికంతటికీ ఆవల ఉన్న నీకు జన్మలు లేవు. నీవు అజాతుడవు. సృష్టించటము, స్థితింపజేయటము, లయింపజేయటము ఎరిగియున్నవాడవు. ఈ సృష్టి నీ కల్పనయే కాబట్టి జనించినట్టి ఈ సర్వము యొక్క తత్వమునకు మునుముందే ఉన్నావు. అందుచేత అగ్రసత్ చిత్ స్వరూపుడవు. ఈ సృష్టికి ముందే ఉండి ఈ సృష్టిని ఆమూలాగ్రము నీ స్వరూపముచే స్వయముగా నింపి ఉంచుచున్నవాడవు. అందుచేత హిరణ్య రేతస్సు రూపుడవు. బంగారు ఆభరణమంతా బంగారముతో నిండి ఉన్న రీతిగా ఇదంతా నీ హిరణ్య తేజోవిలాసముతో నిర్మితమై నిండి ఉన్నది. ఈ సృష్టి అనే మహాయజ్ఞమునకు యజ్ఞ స్వరూపుడవు. యజ్ఞ పురుషుడవు నీవే. ఈ సృష్టి అంతటికీ నియామకులను నియమించువాడవు. ఆ ఏకైక నియామకడవు, ఏక విభుడవే నీవు. సృష్టి ప్రారంభం కాకముందు నీవు ఉన్నావు. ఇదంతా నీ సృష్టియే కనుక సృష్టికి మునుముందుగానే ఉన్నావు, తరువాత కూడా ఉన్నావు, ఇప్పటికీ ఉన్నావు, ఎప్పటికీ ఉంటావు. ఇద్దాని పురుషకారమంతా నీదే. అందుచేత పురాణ పురుషుడవు. నీ యొక్క ఏకత్వము నుండే నీ యొక్క నీ మాయచే ఇక్కడి అనేకత్వమంతా కల్పనగా నియామకమగుచున్నది. అందుచేత కూడా నీవు ఏక విభు, కేవల పురుషుడవు. దీనికంతటికీ అధికారివి, అధిపతివి, అధినాయకుడవు, అధిప్రదర్శన రూపుడవు, అధికారణుడవు. మాయవి నీవే, మాయవు నీవే. మాయి మాయ తనదైనవాడు. ఈ విశ్వమంతటికీ సంప్రదర్శన కారణమగు ప్రాణశక్తి నీనుండియే బహిర్గతమవుతోంది. అందుచేత ప్రాణ ప్రసూతివి. ఈ లోకములన్నిటికీ జనన స్థానమగు యోనివి. నీ యొక్క నాలుగవ వంతు విభాగముతో ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న విష్ణువు, ఇదంతా నీ యొక్క ఏకపదముచే విస్తరించి ఉన్నట్టిది. వ్యాప్తం త్వయా ఏకపదేన విశ్వం. ఇల్లుకు ఆధారము భూమి అయి ఉన్న తీరుగా ఈ విశ్వమంతటికీ నిర్మితమయ్యున్న ఆధార స్థానమువు. విశ్వగర్భము నీవే. ఆ గర్భములోని జీవరాశులను కోడి తన పిల్లలవలే కలిగియున్నది కూడా నీవే. ఈ సృష్టి మొత్తము ఒక బాణము వంటిదైతే అద్దానికి ధనస్సు నీవే. ఆ ధనస్సును ఉపయోగిస్తూ సృష్టి బాణమును ఎక్కుపెట్టి విడుచుచున్న విలుకాడివి కూడా నీవే. అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబము యొక్క లేత సప్తరంగుల కిరణ సమూహములు వ్యాపించి ఆకాశమును భూమిని తేజస్సుతో నింపివేచున్నాయి కదా. అట్లాగే హిరణ్య గర్భుడవుగా సర్వజీవులు యొక్క మనోబుద్ధిచిత్తహంకారములుగా వ్యాపించుచున్నావు. గరుత్మంతుడు ఆకాశమంతా విహరిస్తున్న తీరుగా నీవే భూతచిత్తచిదాకాశములలో విహారము చేస్తూ ఉన్నట్టివాడవు. నీవే దేవతల నాయకుడగు కుమారస్వామివి. భక్తియోగ జ్ఞాన సాధకుల అరిష్టములను తొలగించు అరిష్టనేమివి. విష్ణు భగవానుడవు. వజ్రాయుధమును ఎడమచేతితో ధరించి మూడు లోకములను కుడిచేతితో శాసించుచు పరిపాలించుచున్న పురాణ పురుషుడగు ఇంద్రభగవానుడుగా ఉన్నది నీవే. సర్వజీవజాలమునకు భూతజాలమునకు పంచభూతములకు అధినేతవు. అందుచేత భూతపతి అయి ఉన్నావు. త్వమేవ కామః. నీ ఇచ్ఛయే ఇదంతా. త్వమేవ శివః. సర్వహృదయాలలో సంచారము చేస్తున్న మనోరూపుడగు సోమదేవతవు. సర్వజీవులకు హితుడవు. దేవతలకు సమర్పించబడుచున్న హోమద్రవ్యములు అయినట్టి స్వాహ, పితృదేవతలకు సమర్పించబడు పితృహోమద్రవ్యములైనట్టి స్వథ వీటన్నింటితో కూడిన వషట్కారుడవు. సమస్తమునకు లయస్థానమగు రుద్రభూమిని ఏలుచున్న రుద్రుడవు. సర్వదేహుల హృదయాలలో సాక్షివై వెలుగొందుచున్న రుద్రభగవానుడవు. ఈ సృష్టికంతటికీ కర్తవు, ధాతవు. సృష్టిని నియమమునందు ఉంచువాడు. విధి విధానముల కల్పించే విధాతవు. విశ్వమంతా భావతరంగములతో నింపుచున్న వాయు భగవానుడవు. ఊర్ధ్వ సప్త, అధో సప్త, సప్త సప్త లోకములు నీ యొక్క రెండు రెక్కల వంటివి. స్వప్నములో స్వప్నద్రష్ట యొక్క స్వకీయ స్వప్న చైతన్యమే నిండి ఉన్న విధంగా ఈ జగత్తునంతా స్వస్వరూప జాగృత్ చైతన్యముతో నింపుంచుచున్నావు. అందుచేత విష్ణు తేజో విలాసుడవు. సర్వజీవులలో నేను నేను అనురూపముతో ప్రత్యక్షమై ఉండటము చేత నీవే వరాహరూపుడవు. కదలని చెదరని కొండవు. కొండపై చెట్లు గాలికి కదలుచు కొండ కదలని రీతిగా నీ యొక్క ప్రాణ మనోశక్తులచే సర్వము కదల్చుచు నీవు మాత్రము కదలిక లేనివాడవై ఉంటున్నావు. కాలము యొక్క రాత్రింబవళ్ళు నీ యొక్క రూపవైశిష్ట్యమే. జరిగిపోయిన భూతకాలము జరగబోవు భవిష్యత్ కాలము అభయములోని అనేక సంఘటన్ సందర్భ పరస్పర సంబంధ విశేషాలతో సహజనిస్తున్నది లయిస్తున్నది నీనుండే నీయందే. సర్వము ఎందులో వర్తమానములో ఏర్పడినదే కనబడుచున్నదో అది కూడా నీ స్వరూపమే. అందుచేత నీవు అనిర్వచనీయమగు కాలస్వరూపుడవు. ఈ సృష్టి స్థితలేములతో కూడిన మహాక్రతువు నీరూపమే. విశ్వములోని అక్షయమగు అక్షరమగు క్రతుస్వరూపుడవు. ఋగ్వేదములోని రుక్కులు, యజుర్వేదములోని యజస్సులు, సామవేదములోని గానములు నీ ముఖతః నీ ముఖము నుండే వర్షించి ప్రదర్శనశీలమగుచున్నాయి. ఒకానొక చక్రవర్తి సభలో సింహాసమును అధిష్ఠించి సామ్రాట్ ఐ సర్వాధికారముతో ప్రశాంతముగా ఆసీనుడై ఉండగా మంత్రులు, సైనికాధికారులు, గ్రామాధికారులు మొదలైన వారు ఆ చక్రవర్తి యొక్క ఉద్దేశ్యమును గ్రహించి సభలో జరగవలసినంతా జరిపిస్తూ ఉంటారు కదా. అట్లాగే నీవు మహాసామ్రాట్వై పరబ్రహ్మము అను సింహాసనముపై పరతత్వ స్వరూపుడవై అధిష్ఠించియుండగా అష్టదిక్పాలకులు, నవగ్రహ అధినేతలు, త్రిమూర్తులు మొదలైన వారంతా ఈ సృష్టినంతా నడిపించుచు మౌనస్వరూపమగు నీ ఉద్దేశ్యములను నెరవేర్చుచున్నారు. సర్వసంకల్పములకు ఆవల సంకల్పములు జనించు స్థానమగు వసువు. ఆకాశమాకాశములోని అష్టవసువులు ఔడు, ధ్రువుడు, సోముడు, ఆధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు నీ నుండి బయల్వెడలిన సంకల్ప విశేషములే కాబట్టి ఇదంతా నీకు అభిన్నము. ఈ సృష్టి మహాయజ్ఞమునకు యజ్ఞకర్తవు, యజ్ఞనేతవు, యజ్ఞభోక్తవు, యజ్ఞవాటికలో సమర్పించబడు నేయి మొదలైన హుతములను స్వీకరించుచున్న అగ్నిస్వరూపుడవు. హుతమును స్వీకరించు హుతభుకు. ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, దేవతాగణము, దైత్యగణము కూడా నీవే. దేవాది దేవుడవై ఆకాశగతుడవై ఆకాశములోని సర్వ పరిభ్రమణములకు ఆధారభూతుడవై ఉన్నట్టివాడవు. అనేక రూపములతో సంచరించుచున్నవాడవు. నీవు అనిరోధివి. సర్వదేహులలో కేవలాత్మవై సర్వదా వెలుగొందు నీ యొక్క ఉనికిని ఎవ్వరూ నిరోధించలేరు, తిరస్కరించలేరు. తపస్సు మొదలైన భౌతికమైన ప్రయత్నములచే నిన్ను ఎవ్వరూ దాటలేరు. నీ యొక్క హిరణ్మయ తేజోకిరణములు చైతన్యస్రవంతి రూపముతో ఆకాశమునందు అంతటా వ్యాపించున్నాయి. అట్టి చైతన్యాత్మ తేజోకిరణములన్నిటికీ మహత్తరమగు నాభిస్థానమై ఉన్నట్టివాడవు కూడా. స సర్వవేత్త, నీవు జన్మజీవన్మృత్యు తతంగములకు ఆవలెవల ఏర్పడి ఉన్నవాడవై సర్వమును స్వకీయచిత్ చమత్కారముగా ఎరిగియే ఉన్నట్టివాడవు. సర్వమును ఆక్రమించుకొని అధిగమించి ఉన్నవాడవు. భువనస్య గోప్త, నీ యొక్క భావనలే సర్వలోకముల మూలరూపము. భావనారాయణ స్వరూపుడవు, పరబ్రహ్మ స్వరూపుడవగు నీవే సర్వలోక రక్షకుడవు. బ్రహ్మాండమునకు నాభిస్థానమువు. సర్వజీవులు నీ యొక్క అంతర్హృదయ రహస్య స్వరూపమే అయి ఉన్నారు. పూదండలో దారుమువలే సర్వజీవులను పుష్పములుగా కలిగియున్న మహాపుష్పమాలికాధారుడవు. జ్ఞానానంద స్వరూపుడవు, సర్వజీవులలో ప్రజ్ఞాస్వరూపుడవై ప్రకాశించుచున్నట్టివాడవు. జీవసృష్టికి కారకుడవైన ప్రజాపతివి. సర్వ సంభాషణ స్వరూపుడవు, ఛందోమయుడవు, భాషకు ఛందస్సు వలె సర్వజీవుల గర్భస్థుడవు. సామవేదము చిదంతుడు, చిత్ ఎరుక కు ఆవల ప్రకాశించుచున్నవాడు అని గానము చేస్తున్నది నీ స్వరూపము గురించే. రజోగుణము ప్రదర్శిస్తూనే రజోగుణరహితుడవు. తమోగుణము కలవాడవు, లేనివాడవు కూడా. త్రిగుణములు నీనుండి బయల్వెడి నిన్ను ఆశ్రయించుకొని ఉండి నీలోనే లయిస్తున్నాయి. దృశ్య, దేహ, ఇంద్రియ, ఇంద్రియార్థ, మనో, బుద్ధి, చిత్త, అహంకారాల కంటే కూడా సర్వశ్రేష్ఠుడవు, ప్రాముఖ్యుడవు. తెలుసుకొనవలసినట్టి స్వస్వరూపాత్మను ఎరిగియే ఉన్నట్టివాడవు. అందుచేత వేదవిధ శ్రేష్ఠుడవు. యజ్ఞ విధులను ఎరిగిన ఆధ్వర్యులు యజ్ఞమంత్రములచే యజ్ఞమునందు స్తోత్రము చేస్తున్నది నీ స్వరూపము గురించే. యజుర్వేదమంత్రములచేతను, యజుర్వేదముచే ప్రవచితము అగుచున్న యజ్ఞములచేతను, క్రతువిధానములచేతను స్తోత్రము చేయబడుచున్న, ఉపాసించబడుచున్న వేదాంత స్వరూప మహాపురుషుడవు నీవే. జగత్తులో స్త్రీపురుషుడు కుమారుడు కుమార్తెల రూపముగా ఉన్నది నీవే. అనేకముగా కనిపిస్తూ సర్వదా అఖండ ఏకైక స్వరూపుడవు. ఈ భూమిగా కనిపిస్తున్న నీవే. నీ యొక్క సృష్టికర్తవు నీవే. ఈ సృష్టిలో పంచభూతముల సమ్మేళనమంతా నీ యొక్క సంప్రదర్శనమే. వర్షించుదానిలో వర్షధారల రూపుడవు. వర్షమునకు రాజువు. వరుణుడవు, రాజాధిరాజువు, సంవత్సర స్వరూపుడవు, అగ్నివి, పితృదేవతలకు అధినాయకుడగు అర్యముడవు. ఏవం సర్వం త్వమేవ, ఈ సర్వము నీవే. సర్వముగా కనిపిస్తున్నదానికి నీవే కేవల సర్వసాక్షివి కూడా. ఆకాశంలో సహస్ర కిరణ విశేషములలో ప్రకాశించుచున్న సూర్యభగవానుడవు. ఊర్ధ్వధోలోకములను రెక్కలుగా కలిగి ఉండి చిదాకాశమునందు విహారములు సలుపుచున్న ఆత్మానంద స్వరూప గరుత్మంతుడవు. సర్వుల మనస్సులు అమర్చబడిన మహామనోస్వరూపుడవు. చంద్రుడవు, ఇంద్రియములన్నిటికీ అంతర్గత శక్తి ప్రదాతవు కాబట్టి ఇంద్రుడవు. సర్వము నీనుండే వర్షించుచుండుటచే వరుణుడవు. సర్వమును శాసించువాడవు కనుక రుద్రుడవు. ఈ భావన రూపజగత్ సర్వవిశేషములన్నీ లయింపజేయు లయకారుడివి కూడా కాబట్టి రుద్రుడవు. త్వస్తుడవు, జగత్తు జగత్రాహిత్య అభయములను నీయందు సర్వదా ఇముచ్చుకొనియున్న మౌనవాఖ్య ప్రకటిత పరబ్రహ్మస్వరూపుడవు. సర్వమునందు ఉనికి గలవాడవు కాబట్టి విష్ణువు. సర్వమునకు పరిపోషకుడవు పరిరక్షకుడవు కూడా కాబట్టి జిష్ణువు. అసంఖ్యాక జీవులకు త్రాణను ఇచ్చు క్షీరప్రదాతవు కాబట్టి గోవు. ఇంద్రియములను పాలించువాడవు కనుక గోపతివి. విష్ణువువై సర్వజీవులకు జీవత్వము కొరకై రక్షణ కల్పించుచున్నావు. దైత్యులను ఆక్రమించి శిక్షించుచు శిష్టులను రక్షించుచున్న విష్ణువు నీవే. ఆత్మధర్మమును ఎలుగెత్తి ప్రకటించు ధర్మరక్షకుడవు. ఈ జగత్తు అనబడినది నీ గర్భమునందే జనిస్తోంది. ఈ భూలోకమంతా నీ స్వరూపమే. భువర్లోకము సువర్లోకము కూడా నీవే. సర్వము నీ కారణంగా నీయందే జనిస్తోంది. నీవు స్వయంభూహ. నీ జన్మకర్మలకు నీవే కారణము. నీకు మరొక కారణమేమీ లేదు. అకారణుడవు, అందుచేత స్వయంభూవు. ఈ విశ్వమంతా నీకు ముఖముగా అగుచున్నది. విశ్వముఖుడవు, సర్వహృదయ గుహలలో ఉనికి కలిగియున్న వాడివై సర్వము ఎరుగుచు ఎవ్వరికీ తెలియబడని వాడవై ప్రవర్తిల్లువాడవై ఉన్నావు. అసంగతుడవు, అమేయుడవు, మనస్సుకు వాక్కుకు అప్రాప్యుడవు, సర్వమునకు నియామకుడవు. ప్రభువు, విభువు, పురుషుడవు, పురుషోత్తముడవు, ఆదిపురుషుడవు, పురాణపురుషుడవు. సర్వభూతజాలముల దృష్టులన్నీ నీ మహదృష్టి వినోద చమత్కారమే. దృష్టికర్తవు, సృష్టికర్తవు, ద్రష్ట నియామకుడవు. బుద్ధిమంతులలో ప్రకాశించుచున్న కేవల బుద్ధి స్వరూపము నీ యొక్క మహాబుద్ధి ప్రదర్శన విన్యాసమే. బుద్ధిమంతుల యోగుల జ్ఞానుల భక్తుల అంతిమ విశ్రాంతి స్థానము పరమాగతి నీవే. అట్టి నీకు హృదయపూర్వకంగా మౌనంగా సర్వదా నమస్కరించుచున్నాను. ఎవ్వరైతే త్వం అను నీవును ఈ విధంగా పరమతత్వముగా ఆత్మభావన దృష్టితో ఎరుగుచున్నవారే ఉంటారో, త్వంగా కనిపించేదానిని ఈ ఉపనిషత్ భావన అంతరార్థములతో దర్శిస్తూ ఉంటారో వారే తత్వదస్సులు. అట్టి ఆశయము కలిగి చరించువారు బుద్ధిమంతులు. ఇతి ఏకాక్షర ఉపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.